అథర్వణ వేదాంతర్గత 16 పాశుపత బ్రహ్మోపనిషత్ అధ్యయన పుష్పం హరిహ ఓం హరిస్వరూపమై ఓంకార సంజార్థమగు పరమాత్మకు నమస్కరిస్తూ, స్వయంభువు వన్ హూ ఇజ్ హిమ్సెల్ఫ్ ద రీజన్ ఫోర్ హిజ్ ప్రెజెన్స్ అగు బ్రహ్మదేవుడు సమస్తమునకు అనన్యము ఏకము అయి ఉండి కూడా నేను అన్యమగు జగత్తును ఆ జగత్తును ఆస్వాదించు అనుభవి స్వభావులగు జీవులను సృష్టించుకుని ఆస్వాదించదనుగాక అని లీలగా క్రీడగా వినోదముగా సంకల్పించారు. అట్టి సృష్టి పరిఢవిల్లటానికే మనస్సు నుండి సృష్టిని నడిపించు సామర్థ్యముగల బ్రహ్మమానసపుత్రులను, దేవతలను, లోకపాలకులను, 14 లోకములను, లోకాంతర్గత జీవులను సృష్టించి వారి యొక్క అంతరంగ బహిరంగములను కల్పించసాగారు. అట్టి సృష్టిలోని జీవులు ఎప్పుడో తమ స్వస్వరూపమును ఏమరచి దృశ్యధ్యాసలకు బద్ధులు కాసాగారు. అనగా ద్రష్టగా తమ కేవలత్వమును ఆత్మౌన్నత్యమును ఏమరచసాగారు. ఇదంతా ఈ విధంగా జరుగుచుండగా ఒకసారి బ్రహ్మమానసపుత్రులు, ఋషులు అగూద్ కామేశ్వరుడు, వైశ్రవణుడు, బ్రహ్మపుత్రుడు, వాలఖిల్యుడు అను 4 ఆత్మతత్వజ్ఞానసిద్ధి అను మహదాశయముతో తాండ్రియగు బ్రహ్మదేవుని సమీపించారు. బ్రహ్మమానసపుత్రులు, ఋషులు, తండ్రి, ప్రజాపతి, సృష్టికర్త, సమస్త రుగ్మతలకు ఔషధము తత్వజ్ఞానమే కదా. అట్టి బ్రహ్మజ్ఞానము కొరకై మిమ్ములను శరణువేడుచు మాకు తారసబడుచున్న కొన్ని సందేహములకు సశాస్త్రీయమగు పరాకాష్ఠ వివరణ కొరకై మీ పాదపద్మములు ఆశ్రయిస్తున్నాము. బ్రహ్మదేవుడు, బిడ్డలారా, మీకు వస్తున్న సందేహములేమిటో చెప్పండి, తత్వజ్ఞానమును వివరించుకుందాము. ఋషులు, పితృదేవ, వినండి. 1, మీరు కల్పించిన ఈ జగత్తులలోని జీవులు అనేక విద్యలను, తద్వారా సంపదలను, పురాణ ఇతిహాసములను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా అనేక ఉపవిద్యలచే మీరు నిక్షిప్తం చేస్తూ ఉన్న అనేక ఆకృతి విశేషములను ఉపయోగిస్తూ ఆయా శాస్త్రములను అధ్యయనం చేస్తున్నారు, పరిశోధనలు కొనసాగిస్తున్నారు. మానవుల జీవిత సరళి ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నది. ఇక ఇప్పుడు మా ప్రశ్న, ఈ సమస్త జగత్తులలో అత్యుత్తమమైన విద్య ఏది? 2, ఈ లోకములన్నీ నడిపిస్తూ ఉన్న దివ్య, అశరీర, ప్రజ్ఞలగు దేవతలు, డివైన్ బీయింగ్ ఎవరు? ఎట్టివారు? ఎక్కడివారు? 3, జాగ్రత్కు, తురియమునకు అధిష్టాన దేవత ఎవరు? 4, ఆ దేవతల వశంగానే లోకస్థులగు జీవులు ఆయా సుఖదుహకములు, జన్మకర్మలు పొందుచున్నారా? లేక జీవులు స్వయంకృత కర్మ ఫలములుగా జన్మకర్మలను పొందుచున్నారా? కాక ఈ జగత్ సంఘటనలను మరేదైన కారణం ఉన్నదా? 5, ఈ కాలము యొక్క కల్పన ఎవరిది? కాలమునకు ఆవల, ఈవల ఉన్న సత్యమేది? 6, ఎవరి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆకాశములో సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహ ఇత్యాదులన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి? 7, ఈ ఆకాశము యొక్క మహిమ ఎట్టిది? ఈ దృశ్యమానమగుచున్న సమస్తము కూడా ఎవరి యొక్క మహిమ? స్వామీ, ప్రజాపతి, ఈ విశేషాలలోని అంతిమ సత్యము, ద ఫైనెస్ట్ ట్రూత్, ను మీ వద్ద శ్రవణము చేసి తెలుసుకోవాలని మిమ్ములను ఆశ్రయిస్తున్నాము. ఈ విశేషముల యొక్క ఆత్యంతికార్థము మీరు మాత్రమే ఎరిగి ఉన్నారు. అందుచేత ఆయా పరాకాష్ఠ విశేషాలు బోధించవలసినదిగా మిమ్ములను అర్థిస్తున్నాము. స్వయంభువు, బ్రహ్మదేవుడు, బిడ్డలారా, ఈ సమస్త జగత్తు యొక్క తత్వమేమిటో ఎరుగుట మాతృకా విద్య అని అంటారు. మాతృకల పురాణనామములు బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండీశ్వరి. మాతృక ద ఒరిజిన్ ఆఫ్ వాట్ ఎవర్ ఆల్ దిస్. ఈ జగత్తు అంతా కూడా మాతృక రూపంగా ద్వివర్ణ సహితము, జీవాత్మ పరమాత్మ చమత్కారము, ద్వివర్ణ మాత్ర, అనుభవి అనుభవముల కలయిక, త్రివర్ణోపేత, సత్వరజోతమో త్రిగుణాత్మకము, చతుర్మాత్రక ఓంకార రూపిణి, అకార ఉకార మకార అర్ధమాత్రలతో కూడిన ఏకాక్షర స్వరూపము, ప్రాణాత్మిక దేవత. ఇదంతా ప్రాణశక్తి యొక్క, ప్రాణదేవత యొక్క అనేక రూప ప్రదర్శనములు. ఓ ప్రియమానసపుత్రులారా, ఈ భూపాతాల స్వర్గములనబడే త్రిలోకములు నా భావనా సృష్టియే కాబట్టి నేనే జగత్రయ అధిపతిని. కాలస్వరూపమైనట్టి కృతత్రేతాద్వాపరకలి యుగములంతా నా రచనయే. కాబట్టి కథకు ఆ కథ రచయితవలే నాకు వశమయ్యే ఏర్పడి ఉంటున్నాయి. రాత్రింబవళ్ళు, పక్షములు, నెలలు, మాసములు, సంవత్సరములు, యుగయుగాంత పునర్యుగములు మొదలైనవన్నీ నేను వృద్ధి చేయుచున్న కాలరూప చమత్కారమే. మమ సంవర్ధితములే. ఆకాశంలో కనబడే సూర్యచంద్ర నక్షత్రములన్నీ నా యొక్క తేజోంశ విశేషములే. గగనో మమ త్రిశక్తి స్వరూపః. ఆకాశము నా యొక్క జ్ఞాతృ జ్ఞానజ్ఞేయ కర్తృకారణకార్య ద్రష్టుదర్శన దృశ్య భూతవర్తమాన భవిష్యత్ ఇత్యాది త్రిశక్తి మాయాస్వరూపము. నా అన్యో మత్ అస్తి. నాకు వేరుగా ఎక్కడా ఏదీ కించిత్ కూడా లేదు. ఈ సమస్తమునకు కర్తను నేనే, భోక్తను కూడా నేనే, అకర్త అభోక్తను కూడా నేనే అయి ఉన్నాను. మాయకు ఆవల ఉండి ఉన్నాను. మాయ నా యొక్క కల్పితమాత్రము అయి ఉన్నది. రుద్రుడు తమో మాయాత్మకుడు, విష్ణువు సాత్విక మాయాత్మకుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు తామస రాజసాత్వికులు. కేవలమగు సాత్వికము సృష్టిలో ఉండదు. కేవలమగు ఆత్మమాత్రమే మాయాతీత సాత్వికము అఘోరము సూక్ష్మస్వరూపము నా యొక్క సర్వసాధారణ రూపము. ఈ విశ్వయాగమునకు రుద్రుడు పశుపతి కర్త. రుద్రుడే యుగపురుషుడు. హోత ఇంద్రుడు, ఆధ్వర్యుడు విష్ణువు, యజ్ఞఫల స్వీకారులు యజ్ఞభుక్ దేవతలు, మనస్సే బ్రహ్మ మానసం బ్రహ్మ, హంస ఆత్మ. నా కల్పన అగు ఈ 14 లోకములతో కూడిన ఈ సృష్టి యొక్క బాహ్య అభ్యంతరములలో హంస ఆత్మ ఏ అంతటా ఏర్పడినదే ఉన్నది. నాటక రచయిత యొక్క కల్పనయే అన్ని పాత్రల యొక్క, పాత్రల సంబంధముల యొక్క, కథా సంఘటనల యొక్క అంతర్లీనంగా ఉన్నట్లుగా బంగారు ఆభరణమంతా బంగారముతో నిండి ఉన్న రీతిగా ఆకాశ అనాకాశములలో అంతర్గతంగా ఏర్పడి ఉన్నది హంసయే. నాటకం దృష్ట్యా నాటకంలో రచయిత కనబడడు. కాబట్టి అతడు అంతర్గతుడు, అవ్యక్తుడు కదా. అట్లాగే హంస కూడా సృష్టి యొక్క సమస్తమునకు అంతర్గతము, అవ్యక్తము కూడా. అట్టి ఆత్మలేక హంస ఇంకా కూడా 96 తత్వములతో సృష్టిగా వ్యక్తము అవుతోంది. వివరణ మున్ముందు ఇవ్వబడింది. 1 ఎరుగుచున్నవాడు దన్నర్, 2 ఎరుక దన్నోయింగ్, 3 ఎరుగబడునది ఓల్ దాట్ బీయింగ్ నో నాస్ అనురూపమగు చిద్రూపత్రయ చిన్మయ లక్షణుడు. ఆత్మ వాటిని అన్నిటినీ తన బాహ్య లక్షణములుగా కలిగి ఉన్నట్టిది. పంచప్రాణములు మనోబుద్ధి చిత్త అహంకారములతో కూడిన నవతత్వ త్రిరావృతము. త్రిగుణములు ఒకదానితో ఒకటి కూడి 3x3 9 రకముల గుణ సంపన్నము ఆ హంసయే. సృష్టించటము, సృష్టిని పరిపోషించటము, సృష్టిని లయము చేయటము అను అభిమాన తేజో పురుషులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకము అట్టి హంస యొక్క విన్యాసమే. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనియాగ్ని అని పిలువబడే అగ్నిత్రయ కళలతో కూడుకొని ఉన్నట్టిది ఆ హంసయే. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అనబడే చిత్ ఎరుకకు సంబంధించిన గ్రంథెలచే, ముడిలచే ఇంధనము పొందుచున్నట్లుగా కనబడుచున్నది హంస. వాస్తవానికి హంస ఆత్మ బంధరహితము. జీవాత్మేశ్వర పరమాత్మల ఏకత్వము సూచించు అద్వైత గ్రంథి, ఏకముడి సమన్వితము హంస. విశ్వయజ్ఞము యొక్క సాధారణ అంగములను తన అంగములుగా కలిగి ఉన్నట్టిది హంస. ఆత్మయే లేక హంసయే ఈ సమస్త జగత్తు యొక్క జాగ్రత్ స్వప్న సుషుప్తుల యొక్క బహిరంతరములు తనవిగా కలిగి ఉన్నట్టిది. అంతటా వెలుగొందుచున్నది బహిరంతజ్వలనం. ఇతి హంసః. యజ్ఞసూత్రము బ్రహ్మసూత్రము ఉపవీతలక్షణసూత్ర బ్రహ్మగా యజ్ఞాః. ఆత్మగా నేను ఈ సమస్తము త్రిగుణాత్మకంగా ధరించుచున్నాను అను ఎరుకయే ఉపవీతలక్షణసూత్రము. పూదండలో దారము వలె నేనే సర్వత్రా స్వకీయ భావనాపూర్వకంగా కల్పించుకొని అలంకరించుకుంటున్నాను అనున్నదే బ్రహ్మయజ్ఞము. అది ఏ సూత్రయజ్ఞము? అది ఏ ఉపవీతా లక్షణ సూత్రము? బ్రహ్మాంగ లక్షణయుక్తో బ్రహ్మసూత్ర. బ్రహ్మము యొక్క అంగలక్షణ అఖండం ప్రమేణిత్య సత్య అమృత లక్షణములు సూచించునదే యజ్ఞసూత్రము. తత్యే బ్రహ్మసూత్రము. సమస్తమునకు ఆవలిదగు పరబ్రహ్మోపాసనను ఉద్దేశించినదే బ్రహ్మసూత్రము. బ్రహ్మయజ్ఞమే యజ్ఞసూత్రము. విశ్వయజ్ఞ సంబంధమైన ఉపాసనయే బ్రహ్మయజ్ఞము. ఈ విశ్వము ఆత్మ యొక్క సహజమగు తత్స్వరూపమే, బ్రాహ్మీ స్వరూపమే అను ఉపాసనయే బ్రహ్మయజ్ఞము. బ్రహ్మము యొక్క అంగములు పంగాని మాత్రాణి. శబ్దస్పర్శరూపరసగంధములనబడే పంచతన్మాత్రలు బ్రహ్మము యొక్క అంగములు, అవయవములు, దేహరూపము. బ్రహ్మమో దేహీ స్వరూపము. విశ్వదేహీ యొక్క, విశ్వేశ్వరుని యొక్క స్వకీయానంద స్వరూపమే విశ్వము. మనో యజ్ఞస్య హంసో యజ్ఞసూత్రం. ఆత్మగురించి మనస్సు చేసే ఉపాసన యజ్ఞమే యజ్ఞసూత్రము, బ్రహ్మసూత్రము. ప్రణవమే బ్రహ్మసూత్రము. వస్త్రములో ధారము దూదిలాగే బ్రహ్మయజ్ఞమయమే యజ్ఞసూత్రము. ప్రణవాంతర్వర్తి హంసో యజ్ఞసూత్రం. ఏ హంస ప్రణవము యొక్క అంతర్వర్తి, ఇన్నర్ సెన్స్, అంతరార్థము అయి ఉన్నదో అదియే బ్రహ్మసూత్రము. బ్రహ్మసూత్రమే యజ్ఞసూత్రము కూడా. యజ్ఞసూత్రము యజ్ఞము అనబడే సృష్టి వినోదమునకు సంజ్ఞ. తదేవ బ్రహ్మయజ్ఞమయం. ఆ తద్బ్రహ్మమే సృష్టికల్పన అనబడే బ్రహ్మయజ్ఞమయముగా ఆగుచున్నది. అనగా సృష్టి బ్రహ్మయజ్ఞ అంతర్విభాగమే. మోక్షక్రమం బ్రహ్మసూత్రము లేక యజ్ఞసూత్రము బ్రహ్మము అయి ఉన్న నేను ఈ అన్యముగా కనిపిస్తున్న అంతటినీ సూత్రప్రాయంగా ధారణ చేస్తున్నాను అను బ్రాహ్మీభావనయే యజ్ఞసూత్రము లేక బ్రహ్మసూత్రము. అట్టి కేవలగు ఆత్మభావనయే కైవల్యము. అన్యముగా కనిపించేదంతా యజ్ఞసూత్రముగా ధరించటానికి ఉపాయములు: ఒకటి, బ్రహ్మ సంధ్యాక్రియ ధ్యానము, కర్మయోగము, ప్రాణాయామోపాసన, పరాప్రేమ స్వరూపమగు భక్తి వంటి క్రియలతో బుద్ధిని, జీవాత్మ, ఇహస్వరూపము, పరమాత్మ, ఆవలిదగు పరస్వరూపము ల మధ్యగా గల సంధ్యాస్థానమునందు నిలిపి ఉంచటమును బ్రహ్మ సంధ్యా క్రియగా చెప్పుకుంటున్నాము. ఇది క్రమముక్తిగా చెప్పబడుతోంది. రెండు, మనోయాగము మనస్సును కేవలము సర్వాత్మకము సర్వతత్వస్వరూపము అగు ఆత్మతో అనుసంధానము చేయు అనునిత్య క్రియా విశేషమే మనోయాగము. ఇది సద్యోముక్తిగా వర్ణించబడుతోంది. ఇక్కడి ఈ రెండిటినీ విడివిడిగా చెప్పుకుంటున్నప్పటికీ మనోయాగము కూడా ఆ బ్రహ్మ సంధ్యా క్రియాయోగము యొక్క ఒకనొక విశేష లక్షణమే అయి ఉన్నది. అట్టి అఖండాత్మ సంజ్ఞయగు ప్రణవ బ్రహ్మయజ్ఞమును అనుష్ఠానము చేయు ధారణయే యజ్ఞసూత్రము. అట్టి యజ్ఞసూత్ర ప్రణబ్రహ్మయజ్ఞ క్రియాయుక్తుడు అయినప్పుడు బ్రాహ్మణుడుగా చెప్పుకోబడుచున్నాడు. అట్టి బ్రహ్మయజ్ఞ క్రియాయుక్తులై దేవతలు జగత్తును నిర్వర్తిస్తూ పరిపోషిస్తున్నారు. యజ్ఞసూత్ర ధారణగా భావించి తమ తమ విద్యుక్త ధర్మములైనట్టి సృష్టిరచన్సృష్టి క్రియాకల్పనలలేందు యజ్ఞ భావనతో పాల్గొంటున్నారు. ఈ విధంగా దేవతలు బ్రహ్మచర్యమును ఆచరిస్తున్నవారు అగుచున్నారు. యజ్ఞము కొరకు చేయు కర్మ బ్రహ్మచర్యమే. యజ్ఞ ముఖ్యార్థము యజ్ఞము అనగా హంస సోహం ఓం సూత్రమును ఉద్దేశించి ప్రాపంచక కర్మలు, ఉపాసనలు, అగ్ని కార్యములు తదితర సమస్త క్రియలు నిర్వర్తిస్తూ ఉండటమే యజ్ఞము. ఇదియే యజ్ఞము అను వేదశబ్దము యొక్క ముఖ్యార్థము. ఒకటి, హంస ఆత్మ, రెండు, ఓం అను ప్రణవము అనబడేవి రెండు కూడా వేరు వేరు కాదు. హంస ప్రణవో అభేదః. హంస సోరుహం. ప్రణవము సమగ్రమగు స్వస్వరూపము. హంస ఆత్మ యొక్క భావనారూప ప్రార్థన చమత్కారమే త్రికాలములు, భూత భవిష్యత్ వర్తమానకాలములు. త్రికాలములు త్రివర్ణములు కూడా. జీవ ఈశ్వర పరాత్మలు జాగ్రత్ స్వప్న సుషుప్తులు సత్వరజోతమములు. యాగము త్రేతాగ్నుల మూడు అగ్నుల అనుసంధానమే యాగము. ఆహవనియాగ్ని, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని. సృష్టి స్థితి లయలు అనుసంధానమే యాగము అను శబ్దమియొక్క ఒకనొక శబ్దార్థము. పంచాగ్నులు గార్హపత్య ఆహవనీయ దక్షిణ సఖ్య ఔషధ్యాగ్నులు. యాగము నిరుక్తారము దృశ్యజీవిస్వరుల ఏకరూప అనుసంధానము. అంతర్యాగము త్రైత అగ్ని ఆత్మాకృతి వర్ణ ఓంకార హంస అనుసంధానం అంతర్యాగ. ఒకటి గార్హపత్య ఆహవనీయ దక్షిణ త్రి అగ్నులు. రెండు ఆ మూడు తనవైన హంస ఓంకారము ఆత్మ యొక్క మనో అనుసంధానమే అంతర్యాగము. ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తులు నావైన నేనే నేను. అట్టి నేను ఆత్మస్వరూప స్వభావుడనై సమస్తమునకు ఆధారమును కర్తను కూడా అనుభావన అవగాహనల అనుసంధానము అంతర్యాగము. తురియము చతురియము నాలుగు వది జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా యొక్క స్వకీయ కల్పిత స్థానములే. సంచారము కొరకు నాకే కల్పించుకున్న నేనైన నేనే తురియము. అట్టి తురియము యొక్క స్వరూపము ఎట్టిది? చిత్స్వరూప సత్తత్మయం తురియ స్వరూపం. తురియ పురుషుని రూపము చిత్ నొయిన్ తో కూడిన సత్ ఆబ్సల్యూట్ ప్రెజెన్స్ రూపము మరియు తత్ దాట్ ఫ్రమ్ బియాండ్ ఓల్ స్వరూపము కూడా. హంస అంతరాదిత్యే జ్యోతిస్వరూపో హంస. అంతరహృదయములో సూర్య ఆదిత్య జ్యోతిస్వరూపము హంస అనబడుతోంది. బ్రహ్మసంపత్తి యజ్ఞము యొక్క ముఖ్య అంగము బ్రహ్మతత్వజ్ఞాన సంపత్తి. ఈ జీవుడు బ్రహ్మమునందు ప్రవృత్తుడైనవాడే. అట్టి ప్రణవ హంస ఆగు ఆత్మను సూత్రముగా ఆచరించి తద్వారా అఖండాత్మ భావనను సిద్ధించుకోగలడు. బ్రహ్మమానసపుత్రులైనట్టి వాలఖిల్య కామేశ్వర వైశ్రవణ మొదలైనవారు తండ్రి బ్రహ్మభగవాన్. హంస సూత్రములు అనబడు హంస ఆత్మాకు సూత్రములు ఎన్ని? అద్దాని ప్రమాణము పరిమాణము ఎట్టిది? బ్రహ్మదేవుడు హృదయాదిత్యుని నుండి హృదయములోని సూర్యుని నుండి సృష్టిగా విస్తరిస్తున్న కిరణములు 96. పంచకర్మేంద్రియములు పంచజ్ఞానేంద్రియములు పంచ ప్రాణములు పంచ అపప్రాణముల అంతరంగ చతుష్టము అగు మనోబుద్ధి చమత్కారములు 4 24. జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములలో ఈ 24 అనగా 24x4 96 ఇవన్నీ చిత్ సూత్రము యొక్క ఘ్రాణములు వాసనలు చిరుగంటలు. అట్టి చిత్ సూత్ర ఘ్రాణముల యొక్క స్వర నిర్గతమైన ప్రదర్శనమైన సౌండ్ ఎక్స్ప్రెసివ్లీ స్పోకన్ ప్రణవధారలు 6 అంగుళములు. భౌతికమైన యజ్ఞ సూత్రము బ్రహ్మసూత్రము. బ్రహ్మము అయి ఉన్న నేను ఈ దృశ్య జగత్తును సూత్రముగా లైక్ ఆన్ ఓర్నమెంట్ అవధరించుచున్నాను అను పరమార్థమునకు సూచనయే బ్రహ్మసూత్రము లేక భౌతికమైన యజ్ఞసూత్రము. అట్టి యజ్ఞసూత్రము ప్రతి తంతువుల సంజ్ఞగా ఎడమభుజము నుండి కుడికటి మొల వరకు 80 అంగుళముల పొడవు గలది ధరించబడుతోంది. అట్టి స్థానము హంససంచారక స్థానముగా భావించబడి ఉపాసించబడుతోంది. బ్రహ్మము ఈ యజ్ఞసూత్రస్థానములో జందెము ధరించిన శారీరక స్థానములో భౌతిక ఉపాశ్రయము కొరకే అనుభవము కాగలదు. బ్రహ్మము యొక్క స్వకారమగు తాత్విక స్వరూపము తేలికగా అనుభవము కాగలదు. బ్రహ్మగృహ్య ప్రకారో నాన్యత్ర విదితః. బ్రహ్మసూత్రము యొక్క ఆశ్రయము చేతనే బ్రహ్మము అనుభవమవుతుంది. వేరే త్రోవ లేదు. అట్టి పరమాత్మతత్వము ఎరిగినవారు అమృత ఫలప్రదులు కాగలరు. హంస ఆత్మ సర్వకాలములందు నిత్య ప్రకాశకము. ప్రణవహంస యొక్క అంతర్ ధ్యాన ప్రకృతి లేకుండా ఈ జీవునికి ముక్తి సిద్ధించదు. ఆత్మజ్ఞానము కొరకై బ్రహ్మము పరమాత్మ ఈశ్వరుడు జీవాత్మ దృశ్యజగత్తు మనోబుద్ధి చిత్త అహంకారములు అనబడే నవసూత్రము ముందుగా విచారించబడుగాక. ఆ నవసూత్రములుగా చరించుచున్నది కూడా ఆత్మయే. అంతరాదిత్యుడగు ఆత్మభగవానుని ఎరుగని మానవుడు బాహ్య సూర్యుని గురించి మాత్రం ఏమీ ఎంతవరకు తెలుసుకోగలడు? ఆత్మతత్వ జ్ఞానము ఎరిగిన విబుధులు సర్వత్రా ఆత్మనే దర్శిస్తూ సమస్తమును ఆత్మగానే ఉపాసిస్తున్నారు. ఆత్మయందే ఆచరణము కలిగి ఉంటున్నారు. మరణమును అధిగమించి అమృత స్వరూపులగుచున్నారు. వాజపేయమాత్మయజ్ఞము యజ్ఞము నిర్వర్తించువారు. 1 యజమాని యజ్ఞమునకు కర్త. 2 ఆధ్వర్యుడు యజ్ఞములో యజుర్వేద మంత్రములను పలుకువారు. ఈయన యజ్ఞము చేయించువారిలో ముఖ్యులు. యజ్ఞమును ఎట్టి పొరపాట్లు లేకుండా చూచుకొను బాధ్యత కలవారు. 3. హోత యజ్ఞవిధిలో ఋగ్వేద మంత్రములను చదువువారు. 4. ఉద్గాత యజ్ఞ సంవిధానములో సామవేదమును గానము చేయువారు. 5. బ్రహ్మ అథర్వణ వేద మంత్రములను చెప్పువారు. 6. ఋత్విక్కులు యజ్ఞవిధిలోని ఆయా అనేక విధులను నిర్వర్తింపజేయువారు. వీరు అగ్నిధ్రులు, ప్రతిపస్థాత, నేష్ట, ఉపద్రష్ట మొదలైన పేర్లు కలిగి ఆయా యజ్ఞక్రియలు నిర్వర్తిస్తూ ఉంటారు. వాజపేయములో మనోవాజపేయ బ్రాహ్మీ యాగములో పశుహత్త, పశుపతి, ఆధ్వర్యుడు, ఇంద్రుడు, అదేవత, ధర్మయగము, ధర్మసూత్రము, అహింస, పరమహంస, ఆధ్వర్యుడు, పశుపతి, పరమాత్మయగు, దేవత, బ్రహ్మ, బ్రహ్మోపనిషదము, స్వాధ్యాయుక్తులు, బ్రాహ్మణులు, తత్వజులగు మహనీయుల ప్రవచనములు, బోధలు, స్వానుభవములు, అశ్వమేధము, మహాయజ్ఞ కథనమునకు రాజు, యజ్ఞకర్త, బ్రహ్మచర్యము, బ్రహ్మోపాసన, ఆశయము, ఆత్మజ్ఞానముగాను, విధానము, మనోసంచారము, విజయము సంపాదించటముగాను చెప్పబడుతోంది. బ్రహ్మపుత్రుడు సర్వేషాం పూర్వోక్త బ్రహ్మయజ్ఞక్రమం, ముక్తిక్రమం. ఇట్టి మన తండ్రిగారు చెప్పిన బ్రహ్మయజ్ఞక్రమము, ముక్తిక్రమము అయి ఉన్నది. బ్రహ్మయజ్ఞము పని వేదవామ్యంతో చెప్పబడినది క్రమముక్తి విధానము. ఈ విధంగా బ్రహ్మదేవుడు హంసఋషి తత్వము బోధించారు. స్వయంభూహ తిరోదధే. స్వయంభూ అగు ప్రజాపతి అదృశ్యమైనారు. అట్టి ఈ రుద్రోపనిషత్ అని చెప్పబడే వివరములకు హంసజ్యోతి పురుషుడు, పశుపతి, తారకము, ప్రణవము తరింపజేయనది. ఉపనిషత్లోని విశేషములు ఎరిగినవాడు హంసాత్మ మాలికా వర్ణ ప్రబోధితుడు అనబడుచున్నాడు. పరమాత్మయే పురుషుడు, ప్రకృతియే బ్రహ్మసంపత్తికారిణి. అధ్యాత్మము బ్రహ్మకల్పము అయినట్టి జగత్తు యొక్క ఆకృతి అధ్యాత్మ బ్రహ్మస్య ఆకృత్యః. ధీమంతుల ఆత్మబుద్ధి కలవారు ఈ కనబడుచున్న దృశ్యమును బ్రహ్మజ్ఞాన ప్రబోధము యొక్క సంధ్యాకాలంగా సంధ్యావందన క్రియచే ఉపాసిస్తూ ఉంటున్నారు. హంసాఖ్యముని ఆత్మతత్వ ప్రజాకథనము ద్వారా ఆత్మదేవుని గురించి స్వానుభవముగా తెలుసుకుని ఉన్నారు. ఆయన ఇంకా ఈ విధంగా ముముక్షువులకు ఎలుగెత్తి చెప్పుచున్నారు. అంతరహృదయంలో ప్రణవనదాఖ్యుడు ఓంకార స్వరూపుడై వేంచేసి ఉన్నారు. ఆయనయే ప్రత్యయ బోధకుడు. బాహ్యము నుండి బుద్ధిని వెనుకకు మరల్చుదాము. అట్టి అంతరనాద స్వరూపుని గమనిద్దాము, శ్రవణం చేద్దాము. ఏకాగ్రబుద్ధితో 1. బుద్ధికి ఈవల బుద్ధియందు, 2. బుద్ధికి ఆవల గూఢముగాను ప్రకాశించుచున్న ఆత్మచైతన్యమును ధ్యానిద్దాము. నాదబిందుకళలు ఈ మూడు కూడా బుద్ధియందు అంతర్గతమై జ్ఞాననాళములు, చిన్మయానంద వేదితములు, విశ్వచేష్టితమునకు, విశ్వనిర్మాణమునకు అనుసంధానము, ఆత్మాకాశమునందు ఏర్పడుచున్న మూలకారణములుగా ఆగుచున్నాయి. శివసత్యాత్మకం రూపం చిన్మయానంద వేదితం, చిన్మయానందము సిద్ధించగా రూపించున్నది, కనిపించున్నది శివ అశక్తుల, కేవల సందర్భముల, పురుష ప్రకృతుల, నేను నా యొక్క ఆయి ఆండ్ మాయి ఏకరూపము. ఈ సమస్తము శివశక్త్యాత్మకమే, పరస్పరం అభేదము కూడా. నాదబిందు కళా త్రీణి ద్విత్రాణాం సాంఖ్యం అకృత్యః. ఈ విశ్వమంతా నాదబిందు కళలు అనే త్రినేత్రముల సంక్రియా ప్రదర్శనములతో కూడి ఉన్నది. సాంఖ్యపూర్వకంగా జీవాత్మ పరమాత్మల ద్విత్వ చమత్కారము సాకారంగా అనుభవమగుచూ ఉంటున్నాయి. అంతర్గూఢ ప్రమా హంసః. సమస్త జీవుల హృదయాలలోనూ హంసయే, ఆత్మయే ప్రమగా సహజసత్వమై యథార్థముగా వేంచేసి ఉన్నది. అట్టి ప్రమాగు సత్యమగు ఆత్మయొక్క స్వయం కల్పిత ప్రమాణము ఈ దృశ్య జగత్తు. బ్రహ్మసూత్రపదం జ్ఞేయం బ్రాహ్మ్యం విద్యుక్తలక్షణం. బ్రహ్మనుల విద్యుక్తలక్షణము బ్రహ్మసూత్రపదము. బ్రహ్మమే పూదండలలో దారములాగా సమస్త జీవుల హృదయములందు సమరూపమై ఉండటము, స్వానుభవమై ఉండటము. బ్రహ్మసూత్రపదము ఎరిగి ఉండటము బ్రాహ్మ్యము యొక్క బ్రాహ్మణుల విద్యుక్త లక్షణము. తెలుసుకొనివాడు తెలివిలతో సహా తెలియబడేదంతా బ్రహ్మమే అననదే సదాజ్ఞేయము. హంసాఖ్య ప్రణవధ్యానమే ఓంకార సంఖ్యార్థమగు కేవలాత్మ స్వరూప ధ్యానము. ధ్యానము చేయు విధానమే జ్ఞాన అధ్యాత్మ శాస్త్రపార్గము. అట్టి స్వస్వరూప సర్వస్వరూప ఆత్మను తెలుసుకున్నంత మాత్రం చేతనే ఈ జీవుడు తెలుసుకోవలసినది తెలుసుకున్నవాడే జ్ఞానసాగర పార్గుడు. వన్ హూ రీచ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద ఒసన్ ఆఫ్ నోలేజ్ అగుచున్నాడు. స్వస్వరూపాత్మయే శివుడు, ఆయనే అందరిలో కేవల స్వరూపముగా వెలిచున్నారు. సమస్త జీవులలో స్వతః శివుడుగా వెలుగొందుచున్నారు. అట్టి పశుపతి అగు స్వతః శివుడే సర్వము సర్వదా తానే అయి సమస్తమునకు ఆవల సాక్షి అయి ఉన్నారు కూడా. అట్టి చైతన్య స్వరూపుడగు శివభగవానుడే సమస్త జీవులలో మనోరూపుడై సమస్తమునకు ప్రేరణ కలిగిస్తూ నియమించుచున్నారు. సర్వజీవులలోని మనోదర్పణము ఆ శివతత్వ విలాసమే. అట్టి స్వయం శివ ప్రేరణాన్వితుడగు ఈ జీవుని పట్ల ఆన్ ఇండివిడ్యులిస్టిక్ స్టేట్ ప్రాణము ప్రియము రూపముగా ఇంద్రియ విషములవైపుగా వెళ్లి వ్రాలుచూ ఉన్నది. ప్రాణము నుండి ప్రియమగు వాక్కు చేష్టత ఇంక్లినేషన్ పొంది మాట్లాడటము జరుగుతోంది. ప్రాణము నుండి ప్రియమగు చూపు రూపుదిద్దుకొని రూపములను చూడటం జరుగుతోంది. ప్రాణము నుండి ప్రియమగు శ్రవణశక్తి బయల్వెడలి సమస్త శబ్దజాలమును వినగలుగుతోంది. తదితర ఇంద్రియములు ఆయా ఇంద్రియ విషయములన్నీ కూడా ప్రాణశక్తి నుండియే పొందుచున్నాయి. ప్రాణశక్తియే ఇంద్రియ ఇంద్రియ విషయములుగా కూడా ప్రదర్శనమవుతోంది. ఉదా చర్మము స్పర్శ స్పర్శించబడే వస్తువు, నాలుక రుచి రుచి చూడబడే వస్తువు, ముక్కు వాసన వాసన చూడబడే వస్తువు, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క శక్తి రూపమగు ప్రాణము చేతననే ప్రేరణ పొంది ప్రవర్తిస్తున్నాయి. అనగా ఆత్మకు చెందిన పశుపతి దత్తమైన ప్రాణశక్తి యొక్క వివిధ ప్రదర్శనములే ఈ కర్మ జ్ఞానేంద్రియములు. వాటివాటి విషయములు కూడా ఈ ఇంద్రియములన్నీ ప్రాణశక్తి నుండి ప్రేరణ పొంది విషయములలో ప్రవర్తిస్తూ ఉన్నాయి. అయితే ప్రవర్తింపజేయువాడు ఎవరు? ఆత్మ యొక్క స్వయం విన్యాస కల్పితుడగు మాయాపురుషుడే. అంతేగాని ఇంద్రియ జగదనుభవము ఆత్మ యొక్క సహజ స్వరూపము కాదు, స్వభావము కాదు. పరమాత్మయే పశుపతి. జీవాత్మానుభవములతో కూడిన లోక విన్యాసమంతా పశుతత్వమే. పశుపతి శ్రోత్రము, శ్రోత్రము వినికిడి, నకు ఉనికి స్థానము, జోన్ ఆఫ్ ప్లేస్మెంట్ ఏది? అది స్వయం పశుపతి పురుషుడగు ఆత్మయందే అధ్యస్థము అయి ఉన్నది. ఆ పరమపురుషుని కళయే శ్రోత్రము. కాబట్టి వినికిడి యొక్క ఉనికి స్థానము పశుపతియే, ఆత్మపురుషుడే. తన జీవాంశచే శివుడు శ్రోత్రమును అనుసరిస్తూ విషయముల కల్పన వాటి అనుభవము కూడా నిర్వర్తిస్తున్నారు. పశుపతి మనస్సు, మనస్సు ఆత్మయందే అధ్యస్థము అయి ఉన్నది. థోట్ హాజ్ ఇట్స్ ప్లేస్మెంట్ ఇన్ అబ్సొల్యూట్ సెల్ఫ్ ఓన్లీ. ఆత్మపురుషుడే మనస్సునందు ప్రవేశించి మనోరూపుడే మనస్సును ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆలోచించబడుచున్న దానిపై మనస్సును నియమించువాడు కూడా తానే అయి ఉంటున్నారు. అంతేకాదు, మనస్సుకు తెలియబడుచున్న సమస్తము కూడా ఆయనయే. సఏవ విదితాని అన్యః తథైవ అవిదితానపి. ఇక్కడి తెలియబడేది అట్లాగే తెలియబడనిది అంతా కూడా ఆ ఆత్మపురుషుని చిద్విలాస విన్యాసమే. ఆ ఈశ్వరుడే ఒకటి సమస్తమైన కల్పితమాత్రములగు ఇంద్రియార్థములలోనూ ఇంద్రియములలోనూ ప్రవేశించటము, రెండు ఇంద్రియాను భవములుగా ప్రాప్తిస్తున్న సమస్త రూపనామ అనుభవములను అభయము తానే స్వయముగా దాల్చుచుండటము కూడా నిర్వర్తిస్తున్నారు. ఇంద్రియములను ఇంద్రియ విషయములను మనోవిన్యాసముగా నియమిస్తున్నది కూడా ఆ ఆత్మదేవుడే. మనోవిన్యాసము మనోబంధమోక్షములు ఇవన్నీ కూడా జీవుడుగా ప్రదర్శనమగుచున్న పశుపతి యొక్క స్వయంకృత లీలాకల్పనయే. తతః చక్షుశ్చ వాక్చ ఏవ మనస్య అన్యాని ఖాని చ న గచ్ఛంతి స్వయంజ్యోతిః స్వభావే పరమాత్మని. స్వయంజ్యోతి స్వరూపుడగు పరమాత్మ యొక్క తేజో విభవములే ఈ కళ్ళు, వాక్కు, మనస్సు తదితర ఇంద్రియ రంధ్రములు కూడా. అంతేగాని అవన్నీ ఆత్మకు వేరైన అతీతమైన ఉనికి కలిగి లేవు. ఇంద్రియములుగాను ఇంద్రియ విషయ రూపమగు నామరూపాత్మక జగత్తుగాను కనిపించే ఉభయము పశుపతి యొక్క విశ్వతాండవ నృత్యమే. ఆత్మ విన్యాసమే స్వాత్మయే అయి ఉన్న పరమాత్మ సమస్త ఇంద్రియ విషములకు అకత్త, బాహ్యనంతరంగ విభాగములకు వేరే ప్రత్యక్ ప్రకాశరూపుడు. సమస్తము తన యొక్క ప్రకాశము తేజోవిభవముగా కలిగి ఉన్నట్టివారు. అట్టి బ్రహ్మమును విజ్ఞులు తర్క ప్రమాణములను, లోజిక్ ఎగ్జాంపుల్స్ ఉపయోగించుకుంటూనే తర్క ప్రమాణములను అధిగమించి ఒకటి తెలియబడే సమస్తముగాను తెలుసుకుంటున్నవాడు గాను తెలుసుకుంటున్నారు. వేద వేదసహ, వేద విహితః, వేదవేద్యః అట్టి స్వస్వరూపుడగు ప్రత్యేగాత్మ పరంజ్యోతి స్వరూపుడు. ఆయన యొక్క మాయ మహత్తరమగు స్వకీయ కల్పన అయి ఉన్నది. అంతేగాని ఆత్మపురుషుని సమక్షంలో మరొకరెవరో వచ్చి మాయను కల్పించటములేదు. అయితే నిర్విషయుడు సమస్తమునకు పరము ఆవలా అయినట్టివాడు నిత్య నిర్మలుడు అగు ప్రత్యేగాత్మ ఎందు మాయ అనే దోషకల్పన అసలు ఎట్లా ఏర్పడుతుంది? ఏర్పడటానికి వీలే లేదు. అందుచేత తర్క ప్రమాణములచేతను త్రూ లోజిక్ అండ్ స్టడీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సిమిలీస్ స్వానుభవముచేతను స్వప్రకాశక సంసిద్ధి చేతను సిద్ధించుచున్న చిద్ఘనమునందు ఘనీభూతమైన కేవల చిత్పరాత్మయందు మాయ అనే అన్యమైనది ఘటించగల ప్రసక్తియే లేదు. నాస్తేవ విద్య అవిద్య, వ్యవహారిక దృష్టే అయం విద్య అవిద్య నచాన్యథా, వ్యావహారిక దృష్టిచేత మాత్రమే లేక లోకసంబంధమైన నామరూపాత్మకమైన దృష్టిచేత మాత్రమే విద్య అవిద్య అనబడేవి ఉన్నాయి. అందుకు వేరైన దృష్టిలో చూచినప్పుడు విద్య అవిద్యలు లేనివే అగుచున్నాయి. తత్వదృష్ట్యాతు నాస్తియేవ తత్వమేవ అస్తి కేవలం. తత్వదృష్టితో చూస్తే కేవలమగు తత్వము మాత్రమే ఇక్కడ ఉండి ఉన్నది. ఒకడు వ్యావహారిక దృష్టిలో ఉన్నా అది కూడా ఆత్మ యొక్క సంప్రకాశ ప్రదర్శనమే. ఈ విధంగా మౌనస్వరూపమగు ఆత్మప్రకాశమే సమస్తము అయి వెలిచున్నది. ఎవరి పట్ల అయితే విద్యను విద్యలకు ఆవల జ్ఞానజానములకు అతీతంగా అఖండాత్మ యొక్క ప్రకాశమే సమస్తము అను మహార్థము స్వాభావికంగా ప్రకాశించుచు స్వాభావికంగా స్వానుభవము అవుతూ ఉంటుందో అట్టివాడు జీవుడు కాదు, బ్రహ్మము అను శబ్దమాత్రుడు కూడా కాదు. అతడు తనకు తానే సంపూర్ణుడు. మరొకటేదో లభిస్తేనేగాని నేను పూర్ణాడను కాను అనే శంకయే అతని పట్ల శేషించి ఉండదు. జీవుడు బ్రహ్మము మొదలైనవన్నీ తన యొక్క ఆత్మప్రకాశమునందు ఏర్పడే కించిత్ సాకార స్వకీయ సందర్శనము వంటిది మాత్రమే, దర్పణములో ప్రతిబింబము వంటిది మాత్రమే, లేక అవి అంతిమబోధకే మధ్యమార్గరూప శాస్త్ర కల్పితాలు. అట్టి సర్వత్రా స్వస్వరూప బ్రహ్మమును దర్శించువాని పట్ల వర్ణరూపభేదములుగాని బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఇత్యాది ఆశ్రమభేదములుగాని ఉండజాలవు. ఆత్మని గురించి ధర్మ అధర్మములుగాని విధి నిషేధములుగాని ఏమని నిర్వచించి చెప్పగలము? శ్లోక్ యదా బ్రహ్మాత్మకం సర్వం విభూతి స్వత ఏవతు తదా దోహఖాదీ భేదోయం ఆభాసోపి నభాసతే. ఈ సమస్త దృశ్యమును స్వతహగానే ఇన్ ఇట్స్ నాచురల్ కోర్స్ ఆక్ట్ బ్రహ్మమే అని దర్శించువాడు తాను లోకంలో అనేక దోహఖముల మధ్యగా లౌకికంగా ఉన్నప్పటికీ కూడా కించిత్ కూడా అంతరంగంలో అవేవి లేనివాడే ఉంటాడు. ఆతనికి దృశ్యము దృశ్యముగా కనిపించక కేవల చిద్రూపము ఇన్ అబ్సొల్యూట్ నోయిన్ ఫోర్మ్ గా అగుపిస్తూ ఉంటుంది. సాక్షాత్ పరమాత్మ యొక్క సమక్షంలో ధర్మ అధర్మి, ధర్మము అధర్మము, ధర్మిష్ఠుడు అధర్మిష్ఠుడు మొదలైన భేదములేవి మొదలే ఉండజాలవు. సమస్తము ఆయనయే అయి ఉండగా ఇక ఆయన పట్ల లేక ఆయన సమక్షంలో భేదాభేదములేమీ ఉంటాయి. కథారచనలోని మంచివారు చెడ్డవారు మొదలైనవి కథారచయిత తన పట్ల కలిగి ఉండడు కదా. నాస్తి స్వాత్మాత్రేకేన స్వయమేవ అస్తి సర్వదా. ఆత్మకు ఆవలగాగాని ఆత్మకు వేరేగాని ఏదీ లేదు. ఆత్మయే సర్వత్రా సమస్వరూపమై ఈ సమస్తముగా వెలేచున్నది. వస్తుతగాని అవస్తుతగాని ఇక్కడ ఉన్నది బ్రహ్మమే. అట్టి బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మజ్ఞాని తానే ఈ సమస్తము అయి ప్రకాశించుచున్నాడు. తన యొక్క తేజోవిభవమే అయ్యున్న దృశ్యజగత్తులో బ్రహ్మజ్ఞాని ఏదీ స్వీకరిస్తాడు? ఏది త్యజిస్తాడు? కిం ఉపాదేయం, కిం హేయం, కిం గృహాణాతి జహాతి కిం? బంగారు ఆభరణములన్నిటికీ బంగారమే అధిష్ఠానము అయినట్లుగానే ఈ సమస్తమునకు స్వస్వరూపమగు ఆత్మయే అధిష్ఠానము. అట్టి అధిష్ఠానమగు ఆత్మ అనౌపమ్యం. ఉపమానాలను ఉపయోగించి ఒకరికి మరొకరు ఆత్మతత్వానుభవం కలిగించలేరు. ఆత్మ ఉపమానములకు కూడా అందనిది. అవాక్ మానస గోచరం. అది వాక్కుకు ఆలోచనలకు విషయము కాదు. వాక్కు ఆలోచనలు తనవై ఉన్నట్టిది అధిష్ఠానమగు ఆత్మ. అదృశ్యం. ఆత్మదేశ కాలాదులకు చెందినది కాదు. దేశకాలాదులన్నీ అద్దాని స్వయం కల్పన వినోదములు మాత్రమే. అగ్రాహ్యం. బుద్ధితోనో ఇంకొకరు చెప్పితేనో లేక ఎక్కడైనా వింటేనో చదివితేనో గ్రహించబడేది కాదు. ఎందుకంటే సమస్తము ఆయారితులుగా గ్రహిస్తున్నది ఆత్మయే కనుక. ఒకడు తనను తాను తెలుసుకునే అధ్యయనోత్సాహంతో మాత్రమే ఆత్మను గ్రహించబడగలదు. రూపవర్జితం. అది నామరూపాత్మకమైనది కాదు. నామరూపములన్నీ ఆత్మ యొక్క భావనా మాత్రములే. ఆత్మను నామరూపాత్మక చట్రము పరిధికి తెచ్చి నియమించి చెప్పలేము. అచక్షుశ్రోత్రం. అత్యర్థం తదపాణి పాదం తథా. అట్టి ఆత్మకు కళ్ళు చెవులు తదితర జ్ఞానేంద్రియముల రూపములుగా అవదు. చేతులు కాళ్ళు తదితర కర్మేంద్రియముల రూపములు పొందేది కాదు. వాటివాటి విషయపరంపరల రూపము కూడా పొందేది కాదు. వాటికన్నిటికీ ఆత్మ సాక్షి, నియామకుడు, రచయిత కూడా. నిత్యం. ఆత్మ త్రికాలములందు యథాతథము. విభుం. సమస్త జగదనుభవములను రాజువలే పరిపాలించినది కాబట్టి విభువు. సర్వగతం. ఒక నాటక రచయిత నాటకములోని కథా విభాగములోనూ పాత్రల యొక్క పరస్పర సానుకూల ప్రతికూల సంబంధ బాంధవ్యములలోనూ సర్వగతుడై ఉంటాడు కదా. నాటకమంతా రచయిత యొక్క ఊహాకల్పనయే కదా. అట్లాగే అనుభవముగా ఆగుచున్న సమస్తమునందు పరమాత్మయే పాలలో నేయవలే సర్వగతుడై అంతర్లీనుడై ఉన్నారు. ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు స్వయం కల్పిత కథావిశేషము వంటి ఊహ అపోహ నిర్మిత జగత్తంతా అనుభవముగా కల్పించుకొని అనుభవిస్తున్నాడు. సుసూక్ష్మం. ఆత్మ ఈ సర్వశరీరములలో సమముగా సూక్ష్మాతి సూక్ష్మస్వరూపమై వేంచేసి ఉన్నది. ఆకాశము కంటే కూడా ఎంతో సూక్ష్మమైనట్టిది. తత్ అవ్యయం. ప్రతి ఒక్కని అంతర్యామేగు స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మ మార్పు చేర్పులు ఏమాత్రము పొందనిది. అవ్యయమైనది. వ్యయము కానట్టిది. బ్రహ్మైవ ఇదం అమృతం. ఈ జగత్తుగా కనబడేదంతా కూడా అమృతస్వరూపమగు బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మానందం పరమం దక్షిణేన చ, బ్రహ్మానందం పరమం చ ఉత్తరే చ. ఈ సమస్త లోకముల ఉత్పత్తి అస్థితి లయములకు లోకములకు మునుముందుగాను లోకములు నశించిన తరువాత కూడా ఇక్కడ అక్కడ ఇప్పుడు అప్పుడు ఉన్నదంతా బ్రహ్మానందమే పరమానందమే. బ్రహ్మమే ఈ దృశ్యమునకు అటు ఉత్తరంగాను ఇటు దక్షిణంగాను ఆవలగా కూడా ఉండి ఉన్నది. ఆత్మను ఎరిగినవాడు స్వాభావికంగా అభయుడు అగుచున్నాడు. స్వాత్మన్యవ స్వయం సర్వం సదా పశ్యతి నిర్భయః. నిర్భయుడగు ఆత్మజ్ఞాని ఈ జగత్తును స్వయంగా సదా తన యొక్క స్వస్వరూపాత్మరూపంగానే దర్శిస్తూ ఉంటాడు. ఆతడు జగత్ వ్యవహారాల దృష్ట్యా బద్ధుడివలే ఉంటూ కూడా మరొక ప్రక్క సమస్తమునకు అతీతుడై శరీరం యొక్క రాకపోకలతో సహా సమస్త లోకసంబంధమైన దృశ్య సంబంధమైన వ్యవహారముల నుండి విముక్తుడై ఆల్ రిలీవ్డ్ ఉంటాడు. స్లో. ఏవం రూపే పరావిద్య సత్యేన తపసాపి చ బ్రహ్మచర్యాదిభిః భక్తయః లభ్యా వేదాంతవర్త్మన. ప్రతి ఒక్కరి జగద్దృశ్యమునకు ఆవలిదగు పరస్వరూపమును వన్స్ ఓన్ ఫోర్మ్ విచ్ ఇస్ బియోండ్ అండ్ మేర్ విట్నెస్ టు ఓల్ దిస్ బీయింగ్ సీన్ ఎరుగునది ఎట్లా. సత్యమార్గము త్రికాలములందు ప్రతి జీవుని పట్ల ఏర్పడి ఉండి కేవలమగు ఉనికి యొక్క ఉపాశ్రయము చేతను. సత్యము స్వానుభవము కావాలి. అసత్యము జయించబడాలి అనే తపన రూపముగు తపస్సు చేతను బ్రహ్మచర్యము. బ్రహ్మము గురించిన అధ్యయనము, ఆచరణము, చేతను వేదాంత వర్త్మన. వేదాంత సంబంధమైన వర్తనము చేతను వేదము తెలియబడునది. అంతము ఆవల వేదాంతము తెలియబడుచున్నదంతా తెలుసుకొనుచున్న స్వస్వరూపము, ద నోర్ ఆఫ్ ఓల్ దాట్ బీయింగ్ నన్ గురించిన వివరణ. అట్టి స్వస్వరూప వేదాంతరూప అధ్యయనము చేత పరమాత్మను తనేందే ఈ జీవుడు ఎరుగగలడు, దర్శించగలడు, మమేకమవగలడు. శ్లోక్ స్వశరీరే స్వయంజ్యోతిః స్వరూపం పారమార్థికం క్షీణదోషాః ప్రపశ్యంతి నేతరే మాయ ఆవృతాః. సత్య తపో బ్రహ్మచర్య వేదాంత వర్తనములచే బుద్ధిలోని అల్పదోష దృష్టులు క్షీణించగా అప్పుడు సర్వతత్వస్వరూపుడగు పరమాత్మను అట్టివారు తమయందే దర్శిస్తున్నారు, స్తుతిస్తున్నారు. బుద్ధి యొక్క దోషములు తొలగని వారు మాయచేత ఆవృతులై ఉండటంచేత తమయందే ఉన్న పరమాత్మను దర్శించలేకపోవుచున్నారు. ఏ యోగి అయితే సహజము, కేవలము, స్వాభావికము అగు స్వస్వరూపమునకు సంబంధించిన విజ్ఞానము సంపాదించుకుంటాడో అట్టి పూర్ణస్వరూపునికి దృష్టియందు లోకములకు సంబంధించిన గమన ఆగమనములు ఉండవు. ఏకము సంపూర్ణము అగు ఆకాశము ఎక్కడికి వెళ్లటం, ఎక్కడి నుండి రావటం ఉండనట్లే ఆత్మాకాశమునకు కూడా ఇక్కడ నుండి అక్కడికి అనునది ఉండనే ఉండదు. అభక్ష్యస్య నివృత్త్యాతు విశుద్ధం హృదయం భవేత్. ఎప్పుడైతే ఇంద్రియములు విషయముల నుండి నివృత్తి పొందుచూ ఉంటాయో అప్పుడిక హృదయము విశుద్ధము పొందుచూ ఉంటుంది. ఆహారశుద్ధే చిత్తస్య విశుద్ధః భవతి స్వతః. ఆహారశుద్ధిచే చిత్తము స్వయముగా విశుద్ధి పొందగలదు. స్వాత్వికాహారము, న్యాయార్జితాహారము, దైవార్పితాహారము, మితాహారము అనునవి ఆహార శుద్ధి విశేషములుగా చెప్పబడుచున్నాయి. ఆహారశుద్ధి అనబడేదానికి విశేషార్థము ఇంద్రియములతో ఆత్మజ్ఞాన ప్రయోజనముగల విషయములను స్వీకరించటము, అన్య విషయములను త్యజించివేయటము లేక అంతరంగంలో మౌనం వహించి ఉండటము. చిత్తశుద్ధో క్రమాత్ జ్ఞానం తృట్యంతే గ్రంథేః స్ఫుట. చిత్తశుద్ధిచే నిర్మల దర్పణమునందు దృశ్యము వలె హృదయ దర్పమునందు ఆత్మజ్ఞానము స్వభావంగానే సుస్పష్టమై సందర్శనమవగలదు. ఆత్మజ్ఞానము ప్రవృద్ధము అగుచూ ఉండగా దృశ్యానుభవమునకు సంబంధించిన హృదయ గ్రంథులు తెగిపోగలవు. బ్రహ్మగ్రంథి సృష్టి కల్పించబడినది అనే భావనకు సంబంధించిన చిక్కుముడి విష్ణుగ్రంథి ఈ సృష్టి కొనసాగటం ఆవశ్యకం. నేను ఆధారపడి ఉన్నవాడను అనుభావన గ్రంథి, రుద్రగ్రంథి ఈ సృష్టి ఉపసంహారమునకు సంబంధించిన భావనా గ్రంథి. ఇంకా ఇంకా ఏవో ఏవో తొలగితేగాని ఆత్మ అనుభవం కాదు అనే భ్రమాత్మకమైన చిక్కుముడి సమ్యక్ జ్ఞాని. ఎవడు ఆత్మదృష్టిని సంపాదించుకుని సర్వత్రా సమదృష్టిని, సమ్యక్ దృష్టిని సంపాదించుకుంటాడో అట్టి వాని పట్ల అభక్ష్యము శాస్త్ర నియమములైనట్టి విధినిషేధముల నియమితము ఆప్లికెబిలిటీ ఉండదు. సమ్యక్ జ్ఞానికి సమస్తము స్వాభావికంగానూ అనునిత్యంగానూ తన స్వరూపమే అయి ఆతనిచే బ్రహ్మానందముగా దర్శించబడుతోంది, ఆస్వాదించబడుతోంది. అహం అన్నం పంచేంద్రియములకు విషయములుగా ప్రదర్శనమగుచున్న ఈ దృశ్యజగత్తులోని శబ్దస్పర్శరు పరస్గంధ విషయములన్నిటితో కూడిన జగద్దృశ్యమంతా నా యొక్క స్వయంకల్పితమే. కనుక ఇంద్రియ విషయములైనట్టి అన్నము అనుభవముగా అనుభవమగుచున్నట్టి అంతా నేనే. అన్నము తినబడినది, అనుభవించబడుచున్నది. కళ్లకు చూపు, నోటికి రుచి, చర్మమునకు స్పర్శ, చెవికి వినికిడి మొదలైనవి అహం సదా అన్నాదం. ఈ అనుభవముగుచున్న సమస్తము నా యొక్క ఇష్టముచేతనే, స్వకీయ జఠరదీప్తి చేతనే ఏర్పడుతోంది. కనుక ఈ సమస్తమునకు అన్నాదుడను అనగా ఉత్పత్తి స్థానమును అనుభవమును సార్థకపరచువాడను కూడా నేనే. అన్నాదం సమస్తమునకు ప్రదాత, కారణకారణము. ఇదంతా నా ఆకలిగా ఇష్టముగా కలవాడను నేనే. బ్రహ్మవేదనం బ్రహ్మమును ఎరుగుట బ్రహ్మవేదనము. తనను తాను ఈ సమస్తమునకు అన్నముగాను అన్నాదుడుగాను గమనించటము దర్శించటము తానే ఉభయము అయి ఉండటమును గమనించటము బ్రహ్మవేదనముగా చెప్పబడుతోంది. బ్రహ్మవిత్ గ్రసతి జ్ఞానాత్ సర్వం బ్రహ్మాత్మనేవతు. బ్రహ్మమును ఎరిగినవాడు సర్వము బ్రహ్మాత్మకంగాను స్వస్వరూపాత్మకంగాను ఎరుగుచున్నాడు. ఆత్మపురుషుడు ఎవరికైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనబడు చాతుర్వర్ణ్యములు తాను ఆస్వాదించు ఆహారము వంటిదో, మృత్యువు అననది ఉపశచనము ఉపాహారము పానీయము వంటిదో, అట్టి ఆత్మపురుషుని స్వస్వరూపముగాను సర్వాత్మకునిగాను ఎరిగినవాడే జ్ఞాని అని చెప్పబడుచున్నాడు. బ్రహ్మము యొక్క స్వరూపము తెలుసుకున్నవానికి దృశ్యమంతా కూడా తాను భోగించు వస్తువు సబ్జెక్ట్ మాటర్ ఆఫ్ వన్స్ ఓన్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అగుచున్నదేగాని బంధముగా కాదు. ఇంకొక మాట, ఈ జగత్తు ఆత్మగానే భాసిస్తూ ఉన్నప్పుడు ఇక ఆత్మకు జగత్తు భోజ్యవస్తువు అనటం మాత్రం ఎట్లా కుదురుతుంది? కుదరదు. మరి బ్రహ్మ స్వాత్మతయా నిత్యం భక్షితం సకలం తదా. బ్రహ్మమే స్వాత్మస్వరూపమగు ఈ సమస్తమును తనకు భక్షితము కన్సంప్షన్ గా కలిగి ఉండి స్వయముగా ఆనందిస్తోంది. తన యొక్క తేజోవిభవమునే జగత్తు అనబడు స్వయం కల్పితమును భోజ్యముగా పొందటం జరుగుతోంది. బ్రహ్మము తన యొక్క స్వాత్మత్వ వికాసముచే నిత్యభక్షితముగాను నిత్యభక్షితుడుగాను నిత్యము భక్షించబడునదిగాను నిత్యము భక్షించువానిగాను అగుచున్నది. అట్టి ఆత్మ సర్వదా ధ్రువమే మార్పు చేర్పులకు సంగతి సందర్భములకు ఆవలిదే సాక్షియే స్పర్శించబడనిజాలనిదే ఉన్నది. శ్లో స్వస్వరూపం స్వయం భుక్తే నాస్తి భోజ్యం పృథక్ స్వతః. ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు స్వస్వరూపమునే భోజ్యము అగు పాంచభౌతిక పంచేంద్రియ విషయ జగత్తుగా తనకు వేరైన దానివలే ఆస్ ఇఫ్ డిఫరెంట్ ఫ్రోమ్ హిజ్ ఓన్ సెల్ఫ్ పొందుచున్నాడు. ఈ జగత్తు ఉన్నది అనుభావనకు ఈ జీవుడు పొంది ఉండటానికి కారణం ఈ జీవుని స్వకీయమైనట్టి అస్థి అను స్వభావము నుండి బయల్వెడలుచున్నట్టిదే ఈ జగత్తు. కాబట్టి ఆత్మ అస్థి భాతి ప్రియము ఉనికి ఎరుక అనుభూతి సచ్చిత్ ఆనందము ఐ ఆమ్ నోనిన్ ఏంజోయిన్ తరంగములు అనేకం ఉండవచ్చు గాక. జలమే ఉనికి కలిగి ఉన్నది. తరంగములకు ఆకారము పేరు పొడవు వెడల్పు మొదలైనవి సత్యము నిత్యము కాదు కదా. తరంగములు జలము యొక్క నిజస్వరూపం కాదు, జలమే జలము యొక్క నిజస్వరూపము, తరంగముల నిజరూపము జలమే. అట్లాగే ఆత్మకే ఉనికి ఉన్నది. భావన తరంగరూపములకు జగదనుభవములకు అస్తిత్వమెక్కడ? అస్తిత్వము లేని దానికి కర్తృత్వ భోక్తృత్వములెక్కడ? జగదనుభవములు ఎవరివో ఎవరి నిర్వచనములో అట్టి ఆత్మ మాత్రమే ఉనికి కలిగి ఉన్నది. అస్థితా లక్షణ సత్తా, సత్తా బ్రహ్మనచ అపర, ఆత్మకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. ఇక మాయ అనబడేది మాత్రం ఆత్మకు వేరేక్కడున్నది. మరి మాయ అనబడేది స్వతహగా లేకపోయినప్పటికీ ఎందుకు అనుభవమవుతోంది? ఈ విషయంలో యోగపురుషుల అభిప్రాయం ఈ విధంగా ఉన్నది. యోగినాం ఆత్మనిష్టానాం మాయ స్వాత్మని కల్పిత. ఆత్మనిష్టను స్వభావంగా సిద్ధించుకున్న యోగపుంగవుల దృష్టిలో మాయ అనబడేది స్వస్వరూపాత్మ యొక్క స్వయం కల్పిత వినోదము మాత్రమే. ఇక మాయ అనబడేది బ్రహ్మము గురించిన జ్ఞానముచే బాధించబడినదై ఆపై సాక్షి చైతన్యము మాత్రమే శేషించుచున్నది. బంగారు ఆభరణమంతా బంగారమే అయిన తీరుగా సమస్తము సాక్షి చైతన్యముగా స్వానుభవముగుచుండగా ఇక మాయ గురించిన చర్చ ఎక్కడ? అద్దానికి చోటెక్కడ? బ్రహ్మవాక్. ఓ వాలఖిల్య వైశ్రవణ కామేశ్వర బ్రహ్మపుత్రులారా, శ్లో బ్రహ్మ విజ్ఞాన సంపన్నః ప్రతీతం అఖిలం జగత్ పశ్యన్ అపి సదా నైవ పశ్యతి స్వాత్మనః పృథక్. బ్రహ్మ విజ్ఞాన సంపన్ననికి ఈ జగత్తంతా స్వాత్మయే. జగత్తు అనబడేది బ్రహ్మజ్ఞానికి లేక తత్వజ్ఞానికి ఆత్మకు వేరుగా ఏమాత్రము కూడా లేదు. ఏదేది ఆత్మకు వేరుగా అగుపిస్తూ ఉన్నదో అదంతా కూడా యామామాయా లేనిది గా శాస్త్రములచే చెప్పబడుతోంది. కనుక అస్మత్ మానసపుత్రులారా, మీరంతా కూడా బ్రహ్మజ్ఞానులయ్యెదరుగాక. బ్రహ్మమే మీ స్వరూపముగా మీచే దర్శించబడుగాక. నేను కల్పించుచున్న ఈ సృష్టిలో ప్రవేశిస్తున్న స్వయం కల్పిత సాంసారిక బంధముల రూపమగు దృశ్య సంబంధమైన దుహఖములు తొలగటానికే జగత్తుగా కనిపించేదంతా స్వస్వరూపమునకు అనన్యము అగు బ్రహ్మమే అనే గుర్తు ముముక్షువులగు జనులకు ప్రకటించెదరుగాక. ఇతి పాశుపత బ్రహ్మోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.